26 రాతి కడుపులో ఇల్లు. నేను ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మాయి నువ్వెవరివి, నీ తండ్రి ఎవరు, నీ భర్త ఎవరు, ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఎలా వచ్చావు, నీ స్వంత స్థానమేది అని అడిగాను. దానికి ఆ విద్యాధరి ఇలా సమాధానం చెప్పింది, మునీంద్ర, సువిశాలమైన ఈ ఆకాశంలో ఏదో ఒక మూల మీకు సంబంధించిన జగత్తు ఉంది. దాంతోపాటుగా భూలోక స్వర్గలోకాలు ఉన్నాయి. అందులో భూమికి వెలుపల సుప్రసిద్ధమైన లోకాలొక పర్వతం ఉంది. భూమి చుట్టూ ఉన్న కాంతి కిరణాలు అంతరించే ప్రదేశాన్ని లోకాలొక పర్వతం అంటారు. అందుకే ఆ పర్వతం భూమి అనే స్త్రీకి చేతి కంకణంలాగా ఉందని ఇక్కడ కవి వర్ణించాడు. భావనమయమైన ఈ పర్వతానికి ఒక పక్క వెలుగు, మరో పక్క చీకటి ఉంటుందని ప్రసిద్ధి. మహర్షి, ఆ లోకాలొక పర్వతంలో ఎన్ని రకాల విచిత్రాలున్నాయో నేను చెప్పలేను. ఒక్కొక్క చోట ఒక్కొక్క విచిత్రమైన సన్నివేశం ఆ పర్వతంలో ఉంటుంది. ఒక్కొక్క చోట జనమయంగా ఉంటుంది, మరో చోట ఎడారిగా ఉంటుంది, వేరొక చోట దేవతామయంగా ఉంటుంది. ఇలా ఎన్ని వేల విచిత్రాలో, అలాంటి ఆ పర్వతానికి ఉత్తర భాగాన ఒక శిఖరం ఉంది. ఆ శిఖరంలో తూర్పు ముఖంగా ఒక పెద్ద శిల ఉంది. ఆ శిలాగర్భం నా నివాస స్థానం. ఆ మహాశిలాగర్భంలో అనేక వేల యుగాలుగా నేను కాపురం ఉంటున్నాను. నేనేగాదు, నా భర్త, నా పరివారం అంతా అక్కడే ఉంటున్నాం. నా భర్త చాలా గొప్పవాడు. చిన్నప్పటినుంచి వేదాధ్యయన శీలి. ఆయనకు ఇంద్రియ చాపల్యం లేనే లేదు. నాకు మాత్రం ఆయనంటే వల్లమాలిన మోజు. ఇంతకు నేనెలా పుట్టానో చెప్పలేదు కదూ. చెబుతా వినండి. నా భర్త చిన్న వయసులో ఉండగానే బాగా శ్రోత్రియంగా ఉండేవాడు. ఆ వయస్సులో ఆయన తనకు అనువైన భార్య కావాలని కోరుకుని నన్ను సృష్టిచేశాడు. చూస్తున్నారు గదా, నేనెంత అందంగా ఉన్నానో. ఇప్పుడే ఇలా ఉంటే ఆ నిండు యౌవనంలో ఎలా ఉండేదాన్నో మీరే ఊహించుకోండి. కాని మా ఆయనకు ఏ ఆలోచన ఒక పట్టాన తెగదు. ఒకటే జాగు మనిషి. ఆయనకు నన్ను పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఒక ప్రక్క, ఇంద్రియాలను జయించి మోక్షం పొందాలని మరో ప్రక్క ఉంటూ ఉండేది. ఆ ఊగిసలాటలో మా వివాహం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తూ ఉండేది. ఆయన మామూలుగానే ఉండేవాడు. నేను మాత్రం కామబాధకు తట్టుకోలేక గలగిలా కొట్టుకుంటూ ఉండేదాన్ని. ఇంతకంటే వైధవ్యమే బాగుండేదని ఏడుస్తూ ఉండేదాన్ని. అయినా ఆయనను వదిలిపెట్టి వెళ్లలేకపోయేదాన్ని. ఇలా చాలా యుగాలు గడిచాయి. నా భర్త సాంగత్య ఫలమేమో ఏమో, క్రమక్రమంగా నా అనురాగం కాస్త వైరాగ్యంగా మారడం మొదలైంది. ఈలోగా నా భర్తకు మోక్షం మీద కోరిక సుస్థిరమైపోయింది. అయినా ఏదో అజ్ఞానం లేశం మిగిలి ఉండడం వల్ల ఆయనకు కూడా మోక్షం చేతికి అందకుండా ఉంది. ఇక నా పరిస్థితి అంటారా? మోక్షం మీద కోరికతో నేను కూడా రకరకాల యోగ సాధనలు చేశాను. ఖేచరి ముద్ర అనే యోగ విధానాన్ని అభ్యసించాను. దాని ఫలితంగా సిద్ధపురుషులతో సాంగత్యం నాకు లభిస్తోంది. సిద్ధలోకాలలో సంచారం చేయగలుగుతున్నాను. నా యొక్క ధారణాయోగ బలంచేత నాకి ఆయసర్వు. 47 బ్రహ్మాండ గోళమంతా కరతలామలకంలాగా ప్రత్యక్షంగా కనిపిస్తోంది. అందుకే మహాత్ములైన మిమ్మల్ని చూడగలిగాను, మీ లోకానికి రాగలిగానను. మహాత్మా, మీరు కరుణామయులు. మీరు దయతో నాకు, నా భర్తకు కూడా సదుపదేశం చేసి మా ఇద్దరికీ మోక్షాన్ని అనుగ్రహించండి. ఈ కోరికతోనే నేను మీ దగ్గరికి వచ్చాను. వశిష్ఠుడు, ఇదేం చిత్రమమ్మా? రాతి కడుపులో ఇల్లేమిటి? అక్కడ కాపురమేమిటి? పరివారం ఏమిటి? నమ్మటానికి వీల్లేకుండా ఉందే. స్త్రీ, మునీంద్ర, అక్కడ మా ఇల్లు, మా పరివారము మాత్రమేనా? ఇక్కడ మీకు ఎంత ప్రపంచం ఉందో అక్కడ మాకు అంత ప్రపంచం ఉంది. ఇక్కడ మీకు స్వర్గ మత్య పాతాళ లోకాలున్నట్లే మాకు అక్కడ స్వర్గ మత్య పాతాళ లోకాలున్నాయి. నేను చెప్పింది నమ్మబుద్ధి కాకపోతే నాతో రండి ఒకసారి మా లోకం చూద్దురుగాని. వశిష్ఠుడు, రామ, విద్యాధరవనిత వంటి ఆ వింత వనిత ఇలా సవాలు చేసేసరికి నాకు కూడా ఉత్కంఠ పెరిగి ఆమెతో పాటు ఆకాశ మార్గాన చాలా దూరం ప్రయాణం చేశాను. అక్కడ లోకాలోక పర్వతం కనిపించింది. అక్కడ ఆమె చెప్పిన శిల కూడా కనిపించింది. కాని నాకు ఆ శిలలో ఏ లోకము కనిపించలేదు. ఆ మాటే ఆవిడను అడిగాను. ఆవిడ ఇలా చెప్పింది, స్త్రీ మునీంద్ర చిత్రంగా ఉంది, నాకు గూడా నా ప్రపంచం పూర్వం లాగా కనిపించడం లేదు, కాని బొత్తిగా కనిపించకుండా పోలేదు. ఇప్పుడు నా ప్రపంచం అద్దంలోని నగరంలా కనిపిస్తోంది. నాకు ఈ మాత్రమైన కనిపించడానికి కారణం నా నిత్యానుభవమే. మీరు పూర్వం సమాధిలో కూర్చున్నప్పుడు కేవలం చిదాకాశ స్వరూపంగా ఉండిపోయారు. ఆ దశలో మీకు సమస్త బ్రహ్మాండాలు కనిపించాయి. నేను కూడా ధారణాయోగంలో ఉన్నప్పుడు అలాగే అన్ని లోకాలను చూశాను. మీరు సమాధిలోంచి బయటికి వచ్చారు. నేను మీతో సంభాషణలో పడి ధారణాయోగంలోంచి బయటికి వచ్చాను. అందువల్ల మనమిద్దరం ఇతర ప్రపంచాలను చూడలేకపోతున్నాం. తమరు సర్వజ్ఞులైన గురువులు, నేను అల్పజ్ఞురాలైన శిష్యురాలిని. అయినా ఈ విషయంలో మనిద్దరి పరిస్థితి ఒకే రకంగా ఉంది. అందులో మరో విశేషం ఏమంటే, నాకు నాలోకం గురించి చిరకాలాభ్యాసం ఉన్నది గనుక ఆ అభ్యాస బలం వల్ల నాలోకాన్ని కొంతైనా చూడగలుగుతున్నాను. అందుకనే సదభ్యాసాన్ని పెంచుకోవాలని మీ బోటి పెద్దలు మళ్లీ మళ్లీ చెబుతూ ఉంటారు. కాబట్టి మునీంద్ర, మనిద్దరం కూడా మళ్లీ పరమాత్మ మీద ధారణాభ్యాసం మొదలు పెడదాం. దానివల్ల చిదాకాశ శరీరం ఏర్పడి ఈ రాతిలో అంతర్గతంగా ఉన్న లోకాన్ని చూడగలుగుతాం. వశిష్ఠుడు, రామ ఆ వనిత అలా అనేసరికి నేనంగీకరించి అక్కడే పద్మాసనం వేసుకుని కూర్చొని సమాధి కోసం ప్రయత్నించాను. బాహ్య విషయాలను వదిలేశాను, మానసిక సంకల్పాలను కూడా విడిచిపెట్టేశాను. మహిళతో నాకు జరిగిన సంభాషణను కూడా మరుపులోకి తోసేశాను. క్రమంగా నాకు సమాధి సుస్థిరమైంది. అంతే, నాకు ఆ శిల కడుపులో ఒక మహాప్రపంచం కనిపించడం మొదలైంది. అది స్వప్నం కాదు, అది స్పష్టమైన దర్శనం. ఆయ్సర్ 48.